మల్లె పూలకు సరిగా మగు మగుమ కాకెలమ్మ కంట ముద్దులు అవే తీయని సరాగాలుగా ఇలా హాయిగా స్వరాలుదగా సన్నయంటి వయ్యారన్న సాయంకాలే సంగీతాల మల్లె పూలకు సరిగా మగు మగుమ కాకెలమ్మ కంట ముద్దులు చీరకు తక తిమిత పనలు దిగే నమ్మ తల్లి ఎన్నెల్లు